بسم الله الرحمن الرحيم الحمد لله فاطر السماوات والأرض جاعل الملائكة رسلا أولي أجنحة مثنى وثلاث ورباع يزيد في الخلق ما يشاء إن الله على كل شيء قدير ما يفتح الله للناس من رحمة فلا ممسك لها وما يمسك فلا مرسل له من بعده وهو العزيز الحكيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించాడు. ఆయన దైవదూతలను సందేశహరులుగా నియమిస్తాడు. ఎటువంటి దైవదూతలంటే వారికి రెండేసి మూడేసి నాలుగేసి బాహువులు ఉంటాయి. ఆయన తన సృష్టి స్వరూపాన్ని తన ఇష్టప్రకారం పెంచుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్య ద్వారాన్ని తెరిచినా దానిని అడ్డుకునేవాడెవ్వడూ లేడు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్లీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు. يا أيها الناس اذكروا نعمة الله عليكم هل من خالق غير الله يرزقكم من السماء والأرض لا إله إلا هو فأنى تؤفكون وَإِنْ يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ మానవులారా, అల్లాహ్ మీకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోండి. అల్లా కాక భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే మరొక సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు. అసలు మీరు ఎవని వల్ల మోసపోతున్నారు? ఇప్పుడు ఒకవేళ ప్రవక్త, వారు నిన్ను తిరస్కరిస్తున్నారు అంటే ఇది కొత్త విషయమేమీ కాదు. నీకు పూర్వం కూడా చాలామంది దైవ ప్రవక్తలు తిరస్కరించబడ్డారు. వ్యవహారాలన్నీ చివరకు అల్లా వైపునకే మరలనున్నాయి. يا أيها الناس إن وعد الله حق فلا تغرنكم الحياة الدنيا ولا يغرنكم بالله الغرور إن الشيطان لكم عدو فاتخذوه عدوا إنما يدعو حزبه ليكونوا من أصحاب السعير الذين كفروا لهم عذاب شديد والذين آمنوا وعملوا الصالحات لهم مغفرة وأجر كبير مانولارا నిశ్చయంగా అల్లా వాగ్దానం సత్యమైనది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు. ఆ మహావంచకుడు కూడా మిమ్మల్ని అల్లా విషయంలో మోసగించగలగకూడదు. యదార్థానికి సైతాను మీకు శత్రువు. కనుక మీరు కూడా వాడు మీ శత్రువే అని భావించండి. వాడు తన అనుచరులు నరకవాసులలో చేరిపోవాలని వారిని తన మార్గం వైపునకు పిలుస్తున్నాడు. అవిశ్వాసానికి పాల్పడేవారికి కఠిన శిక్ష పడుతుంది. విశ్వసించి మంచి పనులు చేసేవారికి క్షమాభిక్ష గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. أَفَمَنْ زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ فَرَآهُ حَسَنًا فَإِنَّ اللَّهَ يُضِلُّ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرَاتٍ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا يَصْنَعُونَ وَاللَّهُ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَسُقْنَاهُ إِلَى بَلَدٍ مَّيِّتٍ فَأَحْيَيْنَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ఎవనికి తన దుష్కార్యం అందంగా కనిపించేలా చేయబడిందో మరియు అతడు దానిని మేలైనదిగా భావిస్తున్నాడో ఆ వ్యక్తి మార్గభ్రష్టత్వానికి అసలు హద్దు అంటూ ఏమైనా ఉందా? యదార్థం ఏమిటంటే అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు, తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. కనుక ప్రవక్త, అనవసరంగా నీ ప్రాణం ఈ ప్రజల కోసం దుఃఖానికి బాధకు గురి అయి హరించిపోకూడదు. వారు చేస్తూ ఉన్నదంతా అల్లాకు బాగా తెలుసు. వాయువులను పంపేవాడు అల్లాయే. తరువాత అవి మేఘాన్ని లేపుతాయి. ఆ తరువాత మేము దానిని ఒక పాడుబడ్డ నేల వైపునకు తీసుకుపోతాము. దాని ద్వారా చచ్చి పడి ఉన్న ఆ నేలనే బ్రతికిస్తాము. మరణించిన మానవులు బ్రతికి లేవటం కూడా ఇలానే జరుగుతుంది. إليه يصعد الكلم الطيب والعمل الصالح يرفعه والذين يمكرون السيئات لهم عذاب شديد ومكر أولئك هو يبور. الله మాత్రమే గౌరవానికి పూర్తిగా అర్హుడనే విషయాన్ని గౌరవాభిలాషి అయిన ప్రతివాడు తెలుసుకోవాలి. ఆయన వద్దకు అధిరోహించే వస్తువు పరిశుద్ధ వాక్కు మాత్రమే. సత్కర్మ దానిని పైకి ఎక్కిస్తుంది. ఇక కుతంత్రాలు చేసేవారు వారికైతే కఠిన శిక్ష పడుతుంది. వారి కుతంత్రం దానంతట అదే నాశనమైపోతుంది. والله خلقكم من تراب ثم من نطفة ثم جعلكم أزواجا وما تحمل من أنثى ولا تضع إلا بعلمه وما يعمر من معمر ولا ينقص من عمره إلا في كتاب إن ذلك على الله يسير وما يستوي البحران هذا عذب فرات سائغ شرابه وهذا ملح أجاج ومن كل تأكلون لحما طريا وتستخرجون حلية تلبسونها وترى الفلك فيه مواخر لتبتغوا من فضله ولعلكم تشكرون. అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు, తరువాత ఇంద్రియపు బిందువులతో, ఆ తరువాత మిమ్మల్ని జంటలుగా చేశాడు. అల్లాకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చనూ లేదు, ప్రసవించనూ లేదు. వయసు పెరుగుతున్నవాడెవడూ ఆయువును పొందలేడు. ఎవరి ఆయువులోనూ తగ్గింపు అనేది జరగదు, గ్రంథంలో వ్రాయబడి ఉన్నదాని ప్రకారం తప్ప. ఇది అల్లాకు చాలా సులభమైన పని. నీటి వనరులు రెండూ సమానం కావు. ఒకటేమో తీయనిది, దప్పికను తీర్చేది, త్రాగటానికి మధురమైనది. రెండోదేమో గొంతు మండించే అంత ఉప్పనిది. కాని రెండింటి నుంచి మీరు స్వచ్ఛమైన తాజా మాంసాన్ని పొందుతారు, ధరించటానికి అలంకరణ సామగ్రిని వెలికి తీసుకుంటారు. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ నీటిలోనే పడవలు దాని గుండెలను చీల్చుకుంటూ పోతూ ఉంటాయి. మీరు అల్లా అనుగ్రహాన్ని అన్వేషించేందుకు, తద్వారా ఆయనకు కృతజ్ఞులు అయ్యేందుకు. يولج الليل في النهار ويولج النهار في الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ذلكم الله ربكم له الملك والذين تدعون من دونه ما يملكون من قطمير إن تدعوهم لا يسمعوا دعاءكم ولو سمعوا ما استجابوا لكم ويوم القيامة يكفرون بشرككم ولا ينبئك مثل خبير آينا پغلونك راتريني راتريلونك پغلونو جربتو النادو సూర్య చంద్రులను ఆయన నియమబద్ధులను చేసి ఉంచాడు. ఇదంతా ఒక నిర్ణీత వ్యవధి వరకు సాగిపోతోంది. ఈ పనులన్నీ చేసే ఆ అల్లాయే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోతకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానము మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు. يا أيها الناس أنتم الفقراء إلى الله والله هو الغني الحميد إن يشأ يذهبكم ويأتي بخلق جديد وما ذلك على الله بعزيز ولا تزر وازرة وزر أخرى وإن تدع مثقلة إلى حملها لا يحمل منه شيء ولو كان ذا قربى إنما تنذر الذين يخشون ربهم بالغيب وأقاموا الصلاة ومن تزكى فإنما يتزكى لنفسه وإلى الله المصير మానవులార, అల్లా అవసరం కలవారు మీరే. అల్లా సర్వసంపన్నుడు, స్వయంగానే స్తుతిపాత్రుడు. ఆయన కోరితే మిమ్మల్ని తొలగించి మరేదైనా సృష్టిని మీ స్థానంలో తీసుకురాగలడు. అలా చేయటం అల్లాకు ఏమాత్రమూ కష్టం కాదు. బరువు మోసేవాడెవడూ మరెవరి బరువును మోయడు. బరువు మోసే ఆత్మ ఏదైనా తన బరువును మోయమని ఇతరులను పిలిచినప్పుడు దాని బరువు యొక్క రవ్వంత భాగాన్నైనా ఎత్తుకోవడానికి ఎవడూ ముందుకు రాడు. అతడు ఎంత సమీప బంధువైనా సరే. ప్రవక్త, చూడకపోయినప్పటికీ తమ ప్రభువునకు భయపడేవారిని, నమాజును స్థాపించేవారిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. ఏ వ్యక్తి అయినా తన మేలు కొరకే పరిశుద్ధతను అవలంబిస్తాడు. అల్లా వైపునకే అందరూ మరలవలసి ఉన్నది. وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ إِنَّ اللَّهَ يُسْمِعُ مَن يَشَاءُ وَمَا أَنتَ بِمُسْمِعٍ مَّن فِي الْقُبُورِ إِنْ أَنتَ إِلَّا نَذِيرٌ أرسلناك بالحق بشيرا ونذيرا وإن من أمة إلا خلا فيها نذير وإن يكذبوك فقد كذب الذين من قبلهم جاءتهم رسلهم بالبينات وبالزبر وبالكتاب المنير ثم أخذت الذين كفروا فكيف كان نكير. గుడ్డి వాడు కళ్ళు ఉన్నవాడు సమానులు కాలేరు. చీకట్లు వెలుగు ఒకటి కావు. చల్లని నీల ఎండ తాపము ఒకే విధంగా ఉండవు. బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు సమానులు కాలేరు. అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి వినిపింపజేస్తాడు. కాని ప్రవక్త సమాధులలో ఖననమైన వారికి నీవు వినిపించలేవు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. మేము నిన్ను సత్యంతో పంపాము. శుభవార్త ఇచ్చేవానిగా భయపెట్టేవానిగా చేసి హెచ్చరిక చేసేవాడెవ్వడూ రాని జాతి ఏదీ లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారంటే వీరికి పూర్వం గతించిన వారు కూడా తిరస్కరించారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలను గ్రంథాలను కాంతివంతమైన మార్గదర్శక సూత్రాలు ఇచ్చే ఉద్గ్రంథాన్ని తీసుకువచ్చారు. తరువాత విశ్వసించని వారిని నేను పట్టుకున్నాను. చూడండి నా శిక్ష ఎంత కఠినమైనదో. అలం తర అన్న అల్లాహ్ అన్జల మినస్ సమాఇ మాఅన్ ఫఅఖ్రజనా బిహీ సమరాతిన్ ముఖ్తలిఫన్ అల్వానుహా ومن الجبال جدد بيض وحمر مختلف ألوانها وغرابيب سود ومن الناس والدواب والأنعام مختلف ألوانه كذلك إنما يخشى الله من عباده العلماء إن الله عزيز غفور. ఆకాశము నుండి అల్లా వర్షం కురిపించటాన్ని నీవు చూడటం లేదా? తరువాత దాని ద్వారా మేము రకరకాల రంగురంగుల పండ్లను ఉత్పత్తి చేస్తాము. కొండలలో కూడా తెల్లని ఎర్రని కారునలుపు చారలు కనిపిస్తాయి. వాటి రంగులు వేరువేరుగా ఉంటాయి. ఈ విధంగానే మానవుల జంతువుల పశువుల రంగులు కూడా భిన్నమైనవే. యదార్థం ఏమిటంటే అల్లా దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. నిస్సందేహంగా అల్లాహ్ శక్తివంతుడు మన్నించేవాడూను. إن الذين يتلون كتاب الله وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية يرجون تجارة لن تبور ليوفيهم أجورهم ويزيدهم من فضله إنه غفور شكور والذي أوحينا إليك من الكتاب هو الحق مصدقا لما بين يديه إن الله بعباده لخبير بصير అల్లా గ్రంథాన్ని పారాయణం చేసేవారు, నమాజును స్థాపించేవారు మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి బహిరంగంగానూ రహస్యంగానూ ఖర్చు చేసేవారు నిశ్చయంగా ఏమాత్రం నష్టం రాని వ్యాపారాన్ని కోరుకుంటున్నారు. ఈ వ్యాపారంలో వారు తమ సర్వస్వాన్ని ఎందుకు ధారవోశారంటే అల్లాహ్ వారి ప్రతిఫలాలను పూర్తిగా వారికి ఇవ్వాలని, అదనంగా తన అనుగ్రహం నుండి ఇంకా వారికి ప్రసాదించాలని. నిస్సంశయంగా అల్లాహ్ క్షమించేవాడు విలువనిచ్చేవాడును. ప్రవక్త, మేము వహీ ద్వారా నీ వైపునకు పంపిన గ్రంథమే సత్యమైనది, దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరించేది. నిస్సందేహంగా అల్లాహ్ తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు, ప్రతిదానిపై దృష్టిని ఉంచేవాడు. فَمِنْهُمْ ظَالِمٌ لِنَفْسِهِ وَمِنْهُمْ مُقْتَصِدٌ وَمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإِذْنِ اللَّهِ ذَلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ جنات عدن يدخلونها يحلون فيها من أساور من ذهب ولؤلؤا ولباسهم فيها حرير وقالوا الحمد لله الذي أذهب عنا الحزن إن ربنا لغفور شكور الذي أحلنا دار المقامة من فضله لا يمسنا فيها نصب ولا يمسنا فيها لغوب తరువాత మేము ఈ గ్రంథ వారసత్వం కోసం మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారినే ఈ గ్రంథానికి వారసులుగా చేశాము. ఇప్పుడు వారిలో ఒకడు తన ఆత్మకు అన్యాయం చేసుకుంటున్నాడు, మరొకడు మధ్యస్థంగా ఉంటున్నాడు, ఇంకొకడు అల్లా అనుమతితో పుణ్యకార్యాలలో ముందడుగు వేస్తున్నాడు. ఇదే మహా అనుగ్రహం. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలోకి వారు ప్రవేశిస్తారు. అక్కడ వారిని సువర్ణ కంకణాలతో ముత్యాలతో అలంకరించటం జరుగుతుంది. అక్కడ వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు. ఇలా అంటారు, అల్లాకు కృతజ్ఞతలు, ఆయన మా దుఃఖాన్ని తొలగించాడు. నిశ్చయంగా మా ప్రభు క్షమించేవాడు విలువనిచ్చేవాడును. ఆయన మమ్మల్ని తన అనుగ్రహం వల్ల శాశ్వత నివాస స్థలంలో నివసింపజేశాడు. ఇక ఇక్కడ మాకు ఏ కష్టమూ ఉండదు, ఏ అలసట కలుగదు. والذين كفروا لهم نار جهنم لا يقضى عليهم فيموتوا ولا يخفف عنهم من عذابها كذلك نجزي كل كفور وهم يصرخون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أولم نعمركم ما يتذكر فيه من تذكر وجاءكم النذير فذوقوا فما للظالمين من نصير అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవాలనే తీర్పు ఇవ్వబడదు. వారి నరక యాతనను ఏమాత్రం తగ్గించటమూ జరగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఇస్తాము. వారు అక్కడ పెడబొబ్బలు పెడుతూ ఇలా అంటారు, మా ప్రభువు మమ్మల్ని ఇక్కడ నుండి బయటికి తీయి, మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేయటానికి. వారికి ఇలా జవాబు ఇవ్వబడుతుంది, గుణపాఠం నేర్చుకోదలచినవాడు గుణపాఠం నేర్చుకోవటానికి సరిపడిన ఆయుష్ను మేము మీకు ఇవ్వలేదా? మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చి ఉన్నాడు కదా. ఇక రుచి చూడండి యాతనను, దుర్మార్గులకు ఇక్కడ సహాయం చేసేవాడెవ్వడూ లేడు. إنه عليم بذات الصدور هو الذي جعلكم خلائف في الأرض فمن كفر فعليه كفره ولا يزيد الكافرين كفرهم عند ربهم إلا مقتا ولا يزيد الكافرين كفرهم إلا خسارا. నిస్సందేహంగా అల్లాహ్ ఆకాశాలలోను భూమిపైన అగోచరముగా ఉన్న ప్రతి దానిని ఎరువును, గుండెలలో దాగి ఉన్న రహస్యాలను సహితం ఆయన ఎరువును. మిమ్మల్ని భూమిపై ఖలీఫాలుగా చేసినవాడు ఆయనేగా. ఇక ఎవడైనా అవిశ్వాసానికి పాల్పడితే అతని అవిశ్వాసం సంకటమై అతని మీదనే ఉంటుంది. అవిశ్వాసుల అవిశ్వాసం వారి ప్రభు యొక్క ఆగ్రహాన్ని వారిపై ఉగ్రతరం చేస్తుందే తప్ప వారికి ఏ వృద్ధిని కలిగించదు. అవిశ్వాసులకు నష్టంలో పెరుగుదల తప్ప అభివృద్ధి ఏమీ ఉండదు. قل أرأيتم شركاءكم الذين تدعون من دون الله أروني ماذا خلقوا من الأرض أم لهم شرك في السماوات أم لهم شرك في السماوات أم آتيناهم كتابا فهم على بينة منه بل إن يعد الظالمون بعضهم بعضا إلا غرورا إن الله يمسك السماوات والأرض أن تزولا ولئن زالتا إن أمسكهما من أحد من بعده إنه كان حليما غفورا. ప్రవక్త వారితో ఇలా అను, అల్లాను కాదని మీరు వేడుకునే మీ భాగస్వాములను మీరు ఎప్పుడైనా చూశారా? వారు భూమిపై సృష్టించింది ఏమిటో నాకు చూపండి. లేక ఆకాశాలలో వారికున్న భాగస్వామ్యం ఏమిటి? ఒకవేళ వారు చూపలేకపోతే ఇలా అడుగు, మేము వారికి ఏదైనా పత్రాన్ని వ్రాసి ఇచ్చామా? దాని ఆధారంగా వారు తమ ఈ షిర్కు విషయంలో స్పష్టమైన ఒక ప్రమాణం కలిగి ఉండటానికి లేదు. అయితే ఈ దుర్మార్గులు ఒకరినొకరు కేవలం కులుక్తులతో మోసగించుకుంటూ పోతున్నారు. యథార్థం ఏమిటంటే ఆకాశాలను భూమిని తమ స్థానాల నుండి తొలగిపోకుండా ఆపి ఉంచినవాడు అల్లాయే. ఒకవేళ అవి తొలగిపోతే అల్లా తరువాత వాటిని నిలిపి ఉంచేవాడు మరొకడెవడూ లేడు. నిస్సందేహంగా అల్లా సహనశీలుడు క్షమించేవాడును. فلما جاءهم نذير ما زادهم إلا نفورا استكبارا في الأرض ومكر السيء ولا يحيق المكر السيء إلا بأهله فهل ينظرون إلا سنة الأولين فلن تجد لسنة الله تبديلا ولن تجد لسنة الله تحويلا أولم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم وكانوا أشد منهم قوة وما كان الله ليعجزه من شيء في السماوات ولا في الأرض إنه كان عليما قديرا ولو يؤاخذ الله الناس بما كسبوا ما ترك على ظهرها من دابة ولكن يؤخرهم إلى أجل مسمى فإذا جاء أجلهم فإن الله كان بعباده بصيرا وكبيرا هتصريك تيسيوانو تام ودك وچوننا تلايته تام پرپنشولوني پرتي جاتي كنت مكيل سنمارگ غامولمي اندهوارم اني وارو كتورمين پرمانالو چيسي انتو اندهوارو కాని హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వచ్చినప్పుడు అతని ఆగమనం వారిలో సత్యం నుండి పలాయనాన్ని తప్ప మరి దేనిని అధికం చేయలేకపోయింది. వారు భూమిపై మరింత దురహంకారంతో తిరుగసాగారు, దుష్ట పన్నాగాలు పన్నసాగారు. వాస్తవానికి దుష్ట పన్నాగాలు వాటిని పన్నే వారినే ముంచివేస్తాయి. ఇక పూర్వపు జాతుల పట్ల అల్లాహ్ అవలంబించిన విధానాన్నే వారి పట్ల కూడా అవలంబించాలని వారు నిరీక్షిస్తున్నారా? అలా అయితే నీవు అల్లా విధానములో మార్పును ఎంతమాత్రం చూడలేవు. అల్లా సంప్రదాయాన్ని దాని నిర్ణీత మార్గం నుండి ఏ శక్తి మరల్తతాన్ని కూడా నీవు ఎన్నటికీ చూడలేవు. వారు భూమిపై ఎన్నడూ సంచరించి ఉండలేదా? వారికి పూర్వం గతించిన వారికంటే అత్యంత బలవంతులైన ప్రజలు ఎదుర్కొన్న పరిణామం ఎలాంటిదో వారికి కనిపించేందుకు అల్లాను అసక్తుడుగా చేసే వస్తువు ఏదీ ఆకాశాలలోనూ లేదు, భూమిపైన లేదు. ఆయన సర్వమూ ఎరిగినవాడు, సర్వమూ చేయగల సమర్థుడు. ఒకవేళ ఆయన ప్రజలను వారు చేసిన అకృత్యాలకు గాను పట్టుకుంటే భూమిపై ఏ ప్రాణిని సజీవంగా వదిలిపెట్టేవాడు కాడు. కాని ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తున్నాడు. తరువాత వారి నిర్ణీత వ్యవధి పూర్తి అయినప్పుడు అల్లాయే స్వయంగా తన దాసులను చూసుకుంటాడు.